ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 22వ భాగం. ఇలా ఎందుకు జరుగుతోంది? పై ప్రయోగాలను బట్టి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 100 గ్రాముల ద్రవపు నీటిలో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 100 గ్రాముల మంచుగడ్డ కన్నా ఎక్కువ శక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 2 జలరాశుల ఉష్ణోగ్రతలు ఒకటే కదా. ఐసుగడ్డని వేడి నీటిలో వేసినప్పుడు ఐసుని కరిగించడానికి కొంత ఉష్ణం వినియోగించబడుతుంది, కనుక నీటిని వేడెక్కించడానికి మరింత తక్కువ ఉష్ణమే లభ్యం అవుతోంది. అసలు మంచుగడ్డని నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేస్తే ఆ మిశ్రమంలోకి ఎంత ఉష్ణాన్ని ప్రవేశపెట్టినా దాని ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ని మించదు. మంచుగడ్డ పూర్తిగా కరిగిన దాకా ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దే ఉంటుంది. మంచుగడ్డ పూర్తిగా కరగగానే ఉష్ణం నీటిలోని అణువుల గతిశక్తిగా మారటం మొదలెడుతుంది. అప్పటి నుంచి నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. 1 గ్రాము మంచు గడ్డని కరిగించటానికి 80 కేలరీల ఉష్ణం అవసరమవుతుంది అన్నది ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మార్పులో ఉష్ణోగ్రత మారదు. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉన్న మంచుగడ్డ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉన్న నీరుగా మారుతుంది. ఉష్ణాన్ని లోనికి తీసుకుంటున్న మంచుగడ్డలో అణువుల గతిశక్తి పెరగకుంటే మరి ఉష్ణశక్తి అంతా ఏమవుతున్నట్టు? శక్తి నిత్యత్వ నియమం నిజం, కనుక ఈ శక్తి ఊరికే ఎక్కడో మాయమైపోలేదు. మంచుగడ్డలోని అణువుల మధ్య బలమైన ఆకర్షణ శక్తి పనిచేస్తూ వాటిని ఒకదానితో ఒకటి కట్టిపడేస్తుంది. ఈ లక్షణమే దాని ఘనత్వానికి కారణమవుతుంది. మంచుని నీటిగా మార్చాలంటే ముందు ఆ బంధాలను తెంచాలి. మంచుని కరిగిస్తున్న ఉష్ణం మంచులోని ఈ బంధాలను తెంచడానికి ఉపయోగపడుతుంది. ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటి అణువులలో మంచు అణువులలో కన్నా ఎక్కువ ఉష్ణం ఉంటుంది, కానీ అది అణువుల గతిశక్తి రూపంలో లేదు. అణువులని ఒకదానితో ఒకటి కట్టిపడేసే బంధాలని అధిగమించే శక్తి రూపంలో ఉంది. శక్తి నిత్యత్వ నియమాన్ని బట్టి చూస్తే ఘనీభవించటంలో ఎలాంటి శక్తి పరివర్తన జరుగుతుందో కరగటంలో అందుకు వ్యతిరేకమైన శక్తి పరివర్తన జరుగుతుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ద్రవపు నీటి నుండి ఉష్ణం బయటికి వచ్చే ఏర్పాటు చేసినట్లయితే అణువుల మధ్య ఆకర్షణ బలాన్ని అధిగమించే శక్తి పోయి అణువులు క్రమంగా దగ్గర పడతాయి. దానితో నీరు గడ్డకట్టి మంచుగా మారుతుంది. ఆ విధంగా 1 గ్రాము మంచుగడ్డ ఏర్పడటానికి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి నుండి 80 కేలరీల శక్తి విడుదల కావాలి. తాత్పర్యం, 1 గ్రాము ఐసు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 80 కేలరీల శక్తిని తీసుకుని 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీరుగా మారుతుంది. 1 గ్రాము నీరు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 80 కేలరీల శక్తిని విడుదల చేసి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మంచుగడ్డగా మారుతుంది. కరుగుతున్న మంచుగడ్డలోకి పోతున్న ఉష్ణశక్తి ఒక విధంగా అందులోని అణువుల స్థితిశక్తిగా మారుతుంది. ఎలాగైతే కొండ మీద ఉన్న రాయికి నేల మీద ఉన్న రాయి కన్నా ఎక్కువ స్థితిశక్తి ఉంటుందో, ఘన పదార్థంలో ఒకదానినొకటి అంటిపెట్టుకుని ఉండే అణువుల కన్నా ద్రవంలో స్వేచ్ఛగా సంచరిస్తున్న అణువుల స్థితిశక్తి ఎక్కువ.